ఏకాంతం పంచే శబ్దం ఇది నువ్వు నేను మాత్రం విను కవితయా అనురాగం పొంగే సంద్రం నీ వేలే నాకి వేలలో ఆనందమయం తన పలుకే హోదాచే time.